23 లీలోపాఖ్యానము. ఇది 46 సర్గలపాటు సాగిన పెద్ద కథ. దీనికి లీలోపాఖ్యానమని, మండపోపాఖ్యానమని రెండు పేర్లు. ఇందులో చాలా సొగసైన కవితామయమైన వర్ణనలున్నాయి, మంచి పట్టైన తత్వచర్చలున్నాయి. మనం విషయ ప్రధానంగా సంగ్రహంగా ఈ కథ చెప్పుకుందాం. పద్ముడనే గొప్ప రాజు ఒకడు ఉండేవాడు. అతని భార్య పేరు లీల. వారిద్దరూ రతిమన్మథుల్లాగా చాలా కాలం సుఖంగానే ఉన్నారు. కొంచెం వయస్సు మళ్ళుతూ ఉండగా లీలకు ఒక కొత్త చింత పట్టుకుంది. నా భర్త నేను ఎంతో అన్యోన్యంగా ఉన్నా, క్రమంగా మేము ముసలివాళ్లమైపోతే ఏమీ సుఖం. దానికి మించి నా భర్త మరణిస్తే నేనెట్లా తట్టుకోవాలి అని మహారాణి లీల దేశంలోని గొప్ప గొప్ప బ్రాహ్మణులందరినీ పిలిచి సమావేశపరచి, మానవులకు మరణం లేకుండా ఉండే ఉపాయం చెప్పండి అని అడిగింది. వాళ్లు ఆమె చేసిన సత్కారాలకు చాలా మొహమాట పడ్డప్పటికీ అసలు విషయం మాత్రం కుండ పగులగొట్టినట్లు తేల్చి చెప్పారు. మహారాణి, పుట్టినవాడు గిట్టెక తప్పదు, ఏ తపస్సులు దాన్ని ఆపలేవు అన్నారు. అది విని లీల కొత్త ఆలోచనలు మొదలుపెట్టింది. ఆమె ఇలా ఆలోచించసాగింది, నా భర్త కంటే ముందర నేనే మరణిస్తే నాకే దుహఖము ఉండదు. ఒకవేళ నా భర్త నాకంటే ముందుగా మరణిస్తే ఆ మరణించిన జీవుడు నా ఇంటి నుంచి బయటకు పోకూడదు. ఆ జీవుడు నా ఇంట్లోనే తిరుగుతూ ఉంటే మేమిద్దరము ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాం. ఇలా నా మరణం దాకా జరిగితే నా కోరిక తీరుతుంది. ఇలాంటి శక్తిని నా ఇష్టదేవమైన సరస్వతీదేవి మాత్రమే ఇవ్వగలదు. కనుక ఇవ్వాల్టి నుంచే ఘోర నియమాలతో ఆ దేవిని ఆరాధిస్తాను. నా భర్తకు తెలిస్తే ఈ వ్రతాలు చెయ్యనీయడు. కనుక రహస్యంగానే ఆయన క్షేమం కోసం ఈ వ్రతాలుస్తాను. ఆయసర్వు 31. లీలాదేవి ఇలా ఆలోచించి ఇక నియమాలు ప్రారంభించింది. ఉపవాసాలు, దానాలు, ధ్యానాలు పెరిగిపోయినాయి. ఇలా 300 రోజులు గడిచేసరికి సరస్వతీదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది. లీల ఇలా కోరుకుంది, అమ్మా, నా భర్త మరణించినాక ఆ జీవుడు నా అంతఃపురం దాటి బయటకు పోకూడదు. ఈ విషయంలో నేను కోరినప్పుడల్లా నువ్వు వచ్చి దర్శనమిస్తూ ఉండాలి. జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతీదేవి ఏమీ పేచీపెట్టకుండా తథాస్తు అనేసి మాయమైపోయింది. మహారాణి ఆనందంతో పొంగిపోయింది. కొంతకాలం గడిచింది. ఒకరోజున ఆ పద్మరాజు మరణించనే మరణించాడు. లీలాదేవి విలవెలలాడిపోయింది. ఆమెకు సరస్వతీదేవిని ప్రార్థించాలని కూడా తోచలేదు. కాని కరుణామయురాలైన సరస్వతీదేవే జాలిపడి ఆకాశవాణి రూపంలో ఇలా చెప్పింది, లీలాదేవి, నీ భర్త శరీరాన్ని పూలరాశిలో దాచి ఉంచు. పూలు వాడిపోతాయిగాని ఆ శరీరం వాడిపోదు. అతడు మళ్లీ నీకు భర్తవుతాడు. ఆ జీవుడు నీ అంతఃపురం విడిచిపోడు. ఈ ఆకాశవాణి పలుకులు లీలాదేవికి మాత్రమే కాదు, అక్కడ ఉండే మంత్రులకు, బంధువులకు, అందరికీ వినిపించాయి. పద్మరాజు శరీరాన్ని పూలలో పెట్టారు. ఏం జరుగుతుందో అని అందరూ ఎదురుచూస్తూ కూర్చున్నారు. క్రమంగా అందరికీ నిద్రలు పట్టాయి. లీలాదేవికి మాత్రం నిద్రపట్టక సరస్వతీ ధ్యానంలో పడిపోయింది. కొంతసేపయ్యాక ఆ ధ్యానంలో సరస్వతీదేవిని రమ్మని పిలిచింది. వరం ప్రకారం సరస్వతీదేవి వెంటనే వచ్చింది. వస్తూనే సరస్వతీదేవి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ సంసార భ్రాంతులన్నీ ఎండమావి నీళ్లే కదా, ఇందులో ఏడ్చేదేముంది అంది. లీలకు ఈ వేదాంతం ఏమీ పట్టలేదు. ఆమె భోరుమంటూ, అమ్మా, ఇప్పుడు నా భర్త ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఏమి చేస్తున్నాడు? నేనొక్క తినే బ్రతకలేను, నన్ను ఆయన దగ్గరకు తీసుకుపో అంది